అతివాహకత పుస్తకం 5వ భాగం. ఉదాహరణకి 0 డిగ్రీల వద్ద 270 ఘనపు ఇంచుల ఘనపరిమాణం ఉన్న వాయువును తీసుకుందాం అనుకుందాం. ఉష్ణోగ్రతను 1 డిగ్రీ తగ్గిస్తే ఘనపరిమాణం 269కి దిగుతుంది అన్నమాట. అలాగే 2 డిగ్రీల సెల్సియస్ వద్ద 268కి, -3 డిగ్రీల వద్ద 267కి ఇలా క్రమంగా కుంచుకుంటూ ఉంటుంది. షార్ల్ తన ఆవిష్కరణని క్రమబద్ధంగా వ్రాసుకుని ప్రచురించలేదు. బహుశా వస్తువులకి శూన్య ఉష్ణోగ్రత ఉండటం అనే ఆలోచన అతడికి అర్ధరహితంగా అనిపించిందేమో. గుప్తంగా దాచుకున్న ఏవో వ్రాతప్రతుల వలన అతడి ఆలోచనలు మనకిప్పుడు తెలిసొచ్చాయి. తరువాత 1802లో జోసెఫ్ లూయీ గే లుసాక్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త అలాంటి పరిశోధనలే చేశాడు. షార్ల్కి వచ్చినటువంటి ఫలితాలే ఇతడికి వచ్చాయి. కానీ షార్ల్లా కాక ఇతడు తన పరిశోధనా ఫలితాలని ప్రచురించాడు. గే లూసాక్ పరిశోధనల ఫలితంగా అనపేక్ష శూన్య ఉష్ణోగ్రత మీదకి శాస్త్రవేత్తల దృష్టి మళ్ళింది. అసలు అనపేక్ష శూన్య ఉష్ణోగ్రత అంటే ఏమిటి అన్న ఆలోచన మొదలైంది. అనపేక్ష శూన్య ఉష్ణోగ్రత విలువ -273.15 అని నేడు శాస్త్రవేత్తల అంచనా. అయితే వాయువుల ఘనపరిమాణంలో వచ్చే మార్పుల్ని బట్టి అనపేక్ష శూన్య ఉష్ణోగ్రతని కనుక్కునే పద్ధతిలో చిన్న తిరకాసు ఉంది. ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే వాయువులు వాయువులుగానే మిగిలిపోతాయని నమ్మకం ఏమీ లేదు. అన్నీ కాకపోయినా కొన్ని వాయువులు ద్రవిస్తాయి. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు వాయువు కావచ్చు, కానీ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆ వాయువు నీరు అవుతుంది. అదేవిధంగా ఆల్కహాల్ 78.4 డిగ్రీల వద్ద ద్రవిస్తుంది, 34.6 డిగ్రీల వద్ద ఈథర్ ద్రవిస్తుంది, 0.5 డిగ్రీల సెల్సియస్ వద్ద బ్యూటేన్ వాయువు ద్రవిస్తుంది. ద్రవంగా మారిన తరువాత కూడా ఉష్ణోగ్రత తగ్గుతున్న కొలది పదార్థపు ఘనపరిమాణం తగ్గుతూనే ఉంటుంది. కానీ ఆ తరుగుదల రేటు వాయువులో కన్నా చాలా తక్కువగా ఉంటుంది. గే లుసాక్ కాలంలో గాలి మొదలగు వాయువులని అప్పటి విజ్ఞానానికి సాధ్యమైనంతలో అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్దకి తీసుకుపోయినా అవి ద్రవించేవి కావు. అయినా కూడా అప్పటికి సాధ్యం కాకపోయినా ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలని సాధించగలిగితే ఆ వాయువులు కూడా ద్రవిస్తాయని, ఇంకా చల్లబరిస్తే వాటి ఘనపరిమాణం కూడా మెల్లగా తగ్గుతూ పోతుందని భావించటం సబబేనని అనిపించింది. కానీ ద్రవాలని ఒక ఉష్ణోగ్రత కన్నా తక్కువకి తీసుకుపోతే ఇక కుంజించుకోవటం మానేస్తాయేమో. అలాంటప్పుడు వాటి ఘనపరిమాణం ఎప్పటికీ 0 కాదు. అంటే -273.15 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా వాటి ఘనపరిమాణం 0 కాదేమో. అంటే అసలు నిరపేక్ష 0 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది అసలు లేనేలేదేమో. 1848లో విలియం థామ్సన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ సమస్యని చేపట్టాడు. థామ్సన్కి తదనంతరం బ్రిటిష్ ప్రభుత్వం బ్యారన్ కెల్విన్ అని బిరుదుని ఇచ్చి సత్కరించింది. అప్పటి నుంచి అతడు లార్డ్ కెల్విన్గా చలామణి అవుతూ వచ్చాడు. అతడికి ఆ బిరుదు రావడానికి ముందు చేసిన పని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కూడా అతడిని లార్డ్ కెల్విన్ అనే వ్యవహరిస్తూ ఉంటారు.